జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ పరమ భాగవతులారా. శ్రీమద్ రామాయణం అయోధ్యకాండలో రాముని గుణాలను అనుభవించుతూ ఉన్నాం. ఆయన అస్త్రముల అభ్యాసము, ఆ మధ్యలో కొంతమంది పెద్దలు వచ్చి మాట్లాడుతూ ఉండేవారు అని చెప్పుకున్నాం. అది సత్సంగము అధస్య గుణవర్ధకం సత్సంగకమాహ. సత్సంగం అనే దాని గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ అని గోవిందరాజీయ వ్యాఖ్యానము అందిస్తూ ఉన్నదాన్ని. సత్సంగం అంటే ఏంటో ఒకసారి చెప్పుకున్నాం, చాలాసార్లు చెప్పుకున్నాం. ఎన్నిసార్లు అయినా సరే అసలు కావాల్సింది సత్సంగమే కనుక దానినే ఎక్కువగా చెప్పుకోవటం జరిగింది. ఇక ఈయన ఎవరెవరితో మాట్లాడుతూ ఉండేవాడు ఆ మధ్యలో అనంటే, శైలవృద్ధై జ్ఞానవృద్ధై వయోవృద్ధైశ్చ సజ్జనై అన్నారు. ఇక శైలవృద్ధులు అంటే, శీలం అంటే సదాచార, మంచి ప్రవర్తన శీలము అంటే. సజ్జనై ఇది త్రిషు అపి అనుషజ్యతే, అంటే సజ్జనులైనటువంటి శైలవృద్ధులు, సజ్జనులైన జ్ఞానవృద్ధులు, సజ్జనులైన వయోవృద్ధులు. ఈ సజ్జన అనేది మూడింటికి వర్తిస్తుంది అని చెప్తున్నారు. కనుకనే సజ్జనులు అనంటే సత్పురుషులు, వారితో సంగమే సత్సంగము, అదే ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఇక శీలవృద్ధై సదాచార సంపన్నై సజ్జనై, సదాచార సంపన్నులైనటువంటి సజ్జనులు. కథయన్ ఆస్త తైస్సహ సూక్ష్మతర ఆచార విశేషాన్ ప్రతిపాదయన్ ఆస్త ఇత్యర్థః. అంటే సూక్ష్మతరమైనటువంటి ఆచారములు, మనకి ఆచారములు అనంటే చేయతగిన పనులు, ఏవి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేటటువంటివి, ఎందుకు చెయ్యాలి. ఇప్పుడు మనకి కూడా ఈ పనులు చేయండి, ఆ పనులు చేయండి, స్నానం ఎందుకు చేయాలి, జపం ఎందుకు చేయాలి, దేవుడు అంటే ఏమిటి, ఆయన్ని ఎందుకు కొలవాలి, ఇలాంటివన్నీ కూడా ఎంతోమంది ఎన్నో రకాలుగా చెబుతూ ఉంటారు. ఇప్పటి వాళ్ళు అసలు ఏది చేయాలి అని అడుగుతూ కూడా ఉంటారు. కనుక ఆ ఆచారం అంటే అసలు ఏమిటి, సదాచారం అంటే ఏమిటి, మరలా ఆచారము అంటే పెద్దలు అనుష్ఠించుతూ వచ్చేటటువంటిది. సదాచారం అంటే సనాతనము, పూర్వము నుంచి పెద్దలు ఋషులైనటువంటి వారు మనకు అందించింది ఏమిటి అనే విషయాన్ని వారితో మాట్లాడుతూ ఉండేవాడట రామచంద్రస్వామి. సూక్ష్మతరమైనటువంటి విషయములు, ఇప్పుడు విశేషాలు కొన్ని, సూక్ష్మాలు కొన్ని ఉంటాయి. ప్రతిదాని యందు ధర్మ సూక్ష్మము, విశేష ధర్మము, సామాన్య ధర్మము, ఇలా వీటన్నింటినీ కూడా తెలుసుకోవటానికి ఆయన వారితో మాట్లాడుతూ ఉండేవాడు. వారు కూడా చెబుతూ ఉంటే వారి నుంచి తెలుసుకుని ఇంకేమైనా విశేషాలుంటే తాను చెబుతూ ఉండేవాడు. ఇక జ్ఞానవృద్ధై, ఇక జ్ఞానవృద్ధులంటే ఎవరండి అంటే పరిపక్వ మోక్ష విషయీభి. జ్ఞానవృద్ధులు మోక్ష విషయము మాత్రమే ఆలోచించేవాళ్ళు. అయితే జ్ఞానం అంటే ఏమిటంటే మోక్షే ధీర్ జ్ఞానం అని నిఘంటు కూడా చెప్తూ ఉన్నది అంటున్నారు. జ్ఞానం అంటే మోక్షమునందలి బుద్ధి. మోక్షమునంటే దీన్ని విడివడటం మాత్రమే కాక, కష్టమైన సంసారమును విడివడటమే కాక, ఒక లోకమది మహానందో మోక్ష అంటారు, మహా ఆనందము కలిగినటువంటిది ఆ లోకము. ఆ లోకాన్ని గూర్చిన ఆలోచనే జ్ఞానము. ఇక ఆచారము అనేటటువంటిది ఏమిటి అంటే, ఈ లోకములో మనము ప్రవర్తించేటటువంటి, ఎక్కడ ఉంటామో అక్కడ ప్రజలు ఎలా ఉంటారు, ఆ ప్రజల మధ్యన ఎలా ఉండాలి, వారి ఆచారములు ఏమిటి అని అంటుంటారు. ఇవి శాస్త్రము చెప్పిందో లేదో మాకు తెలియదండి, మా పెద్దలు చెప్పారు, మేము చేస్తూ ఉంటాము అంటుంటారు. కనుక అవి ఆచారములు అంటే ఈ లోక సంబంధమైనవి. ఇక జ్ఞానము అంటే పరలోకమైన మోక్ష సంబంధమైనటువంటిది. వారు ఎక్కువగా ఆరితేరిన వారు కనుక ఎవరి విషయంలో వారు పాండిత్యము కలిగినటువంటి వారు. శీలవృద్ధులు ఆచారాన్ని తెలియచేస్తే జ్ఞానవృద్ధులు మోక్ష విషయాన్ని తెలియచేస్తూ ఉండేవారట. తాదృశై సజ్జనై కథయన్ ఆస్త, మరి అట్లాంటి వారి చేత అటువంటి సజ్జనులు, జ్ఞానవృద్ధులైన సజ్జనులు, మరి ఏం మాట్లాడుతూ ఉండేవారు ఏంటంటే, తైర్ వేదాంత రహస్యం ఉద్ఘాటయన్ ఆస్త. వేదాంత రహస్యము, మరి వేదాంతమే కదా మనకి, వేదాంతము అనేటటువంటిది ఏమిటంటే తెలుసుకోదగినటువంటి దానికి ఇచ్చే ఫలము అని దాని అర్థం. వేదములు అనంటే మనం తెలుసుకోవలసినవి. అలాగే పూర్వము మనకి పెద్దలు అందించిన జ్ఞానాన్ని వేదములు అంటూ ఉంటారు. ఆ వేదముల ఫలమే వేదాంతము అంటే. మరి ఆ వేదాంత రహస్యములు అంటే దాంట్లో విశేషాలు. రహస్యము అంటే ఎవరికి చెప్పకూడదని కాదు, అలా కాదు, అయితే అషట్కర్ణము అని కూడా అంటుంటారు దాన్ని. అంటే ఆరు చెవులు వినకూడదు అని. అంటే ముగ్గురు మనుషులు కాదు, ఇద్దరే, ఒక గురువు ఒక శిష్యుడు, లేదా ఇద్దరు సబ్రహ్మచారులు, ఇలా దాని చర్చ చేసేటటువంటి దానిని రహస్యం అంటారు. వేదాంత రహస్యములను అలా తెలుసుకుంటూ ఉంటాడు ఆయన. అలాగే వారికి చెబుతూ ఉంటాడు ఈయన. ఇక వయోవృద్ధై సజ్జనై కథయన్ ఆస్థ. ఇక వయోవృద్ధులు అంటే ఇప్పుడు ఇంతవరకు చెప్పినప్పుడు వాళ్ళు వయస్సులో పెద్దవాళ్ళు కాకపోవచ్చు, ఇంతకుముందు వాళ్ళు నడవడిక శీలము సదాచారము కలిగిన వారు, వారి వయసులు ఎంతన్నా కావచ్చు. జ్ఞానము కలిగినటువంటి వారు, వారి వయసులు ఎంతైనా కావచ్చు. వృద్ధ అనేది అధికము అనే అర్థాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఎందుకంటే వృద్ధులు అని అంటే వయస్సు చేత పెద్దవాళ్ళు వయోవృద్ధులు అవుతారు, ఇక ఆచారము చేత పెద్దవాళ్ళు శీలవృద్ధులు అయ్యారు. అంటే దాంట్లో పండిన జ్ఞానము కలవారు అన్నమాట. అలాగే మోక్ష జ్ఞానమునందు బాగా తెలిసినటువంటి వారు జ్ఞానవృద్ధులు అంటారు. ఈ వృద్ధ శబ్దము అధికము అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది ఇక్కడ. కనుక తాదృశై వయోవృద్ధై వారు క్రమాగత సంప్రదాయ విశేషాన్ కథయన్ ఆస్థ ఇత్యర్థ. అక్కడ సదాచారము చెప్పారు, ఇక్కడ సంప్రదాయము చెబుతూ ఉన్నారు. శీలవృద్ధులేమో సదాచారము అంటే నడవడిక ప్రవర్తన ఎలా చేయాలి, దీనికి ధర్మశాస్త్రాలు ఎన్నో ఉంటాయి. అలా వచ్చినవే ధర్మశాస్త్రాలన్నీ. అలాగే గృహ్య సూత్రాలు, ఆపస్తంభ సూత్రము అంటారు, ఇంకా చాలా ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఆచారాన్ని తెలియజేస్తూ ఉంటాయి. మరి ఆచారము అంటే ఏమిటి, సంప్రదాయం అంటే ఏమిటి, కొంచెం తేడా. ఆచారము అనేటటువంటిది ఆచరించి శాస్త్రము చెప్పినటువంటిది ఆచరించటము. శాస్త్రములు అనేక రకాలు ఉంటాయి. ఈనాడు ఎందరో చెబుతూ ఉన్నారు ఆ శాస్త్రములలో చెప్పిన విషయాలు. అంతేకాక సంప్రదాయములు అనంటే పెద్దల నుంచి వచ్చినవి. ఈ ఆచారానికి సంప్రదాయానికి ఈ తేడా ఉంటుంది. మళ్ళీ సంస్కృతి అనేది కూడా ఇంకొకటి ఉంది మనకి, దాని గురించి కూడా చెప్పుకుంటాం. ముందు ఈ ఉన్నదాన్ని చెప్పుకుందాం. ఇక్కడ సంప్రదాయము, దాయము అనంటే ఇచ్చుట, దాయము అదే పంచుకొని తినుట, పెద్దలిచ్చింది దాన్ని దాయాదులు అంటుంటారు. అన్నదమ్ములు దాయాదులు ఇలా అంటారు. దీనిని అసలు ఆయము అనంటేనే అది ఒక సంపాదించినటువంటిది అని అర్థం. ఆయము ఆయము వ్యయము అంటుంటారు. ఆయము అంటే రాబడి, వ్యయము అనంటే ఖర్చు. అలాగే దాయము, మొదట అసలు ఆయము, ఆయము తర్వాత వచ్చేది దాయము, అంటే పెద్దలు ఇచ్చినటువంటిది. దాయాదులు అన్నదమ్ములు ఒక జ్ఞాతి వాళ్ళు వాళ్ళ విషయాలన్నీ కూడా దాయము అని అంటారు. ఇక ప్రదాయము అనంటే చాలా చక్కగా తెలిపేటటువంటిది. అది ప్రకృష్టము, ప్ర అనేది ఒక ఉపసర్గ. మరి ఏం చెబుతారయ్యా అనంటే, ఆ దాయము అనేటటువంటిది ఇది పెద్దలలో ఇంకా గురువులు లాంటి వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క కులానికి కూడా కులగురువులు అంటుంటారు. కులగురువులు అంటే బయట వాళ్ళు కాదండి, ఎవరి కులములో వారికే ఒక ఈ విషయాలను చేయించేవాళ్ళు, పెద్దల నుంచి ఎలా వస్తున్నాయో చెప్పేవాళ్ళు పూర్వం ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ అన్నీ కూడా కలగా పులగమైపోయినాయి కులాలు కూడా. అయితే ఇవి ఎక్కువ తక్కువలు అంటే అసలు ఏమీ కాదు. ఈ తెలియక కొందరు మేము ఎక్కువని మేము తక్కువ మీరు తక్కువ అని ఇలా అంటంలో పోట్లాట్లు బయలుదేరి అసలు కులాలు లేవు పొమ్మంటాం మొదలుపెట్టారు. కులము అనేంటే అర్థము ఒక్కొక్క గుంపు. పూర్వకాలంలో అలా ఉండేవాళ్ళు పెద్దలు, కులాచారములు అని అంటూ చేస్తూ ఉండేవాళ్ళు. మీ శాస్త్రాల్లో ఉందో మాకు తెలియదండి, ఇది మా కులాచారం అండి అంటారు. ఇప్పటికీ కొంత కూడా పెద్దలైనటువంటి వారికి అలా తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా లోక వ్యవహారములో సుఖంగా బ్రతకటానికే కానీ బంధించటానికి కాదు, ఏ విధమైనటువంటి నష్టము కలిగించటానికి కాదు. అది అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు అందరూ కూడా. కులాచారము అనేటివి అటువంటిది, ఇది ఎక్కువలకి తక్కువలకి కాదు, ఎవరిది వాళ్ళు చేసుకోవటం అనేది ప్రధానం. ఒకరికి ఒకరు పోటీలు పెట్టుకునే అవసరం లేదు, అక్కడే వస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా. ఇది ఎక్కువ ఇది తక్కువ అన్నప్పుడే ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సరే, అది తెలుసుకున్నటువంటి పెద్దలు పిల్లలకి చెప్పినా కూడా ఇప్పుడు ఎవరు కూడా వినే స్థితిలో దాదాపుగా లేరు, కానీ చాలామంది వినేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు జనాభా ఎలా పెరిగి లక్షలు కోట్లు అయిపోయిందో దాంట్లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. చెప్పేవాళ్ళు లేక కానీ వినేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఆచరించేవాళ్ళు ఉన్నారు. అసలు ఇప్పుడు ఈ కరోనా బాధతో ఒక్కసారి వెనక్కి తిరిగి అసలు ఏం చేశారు, పెద్దలు ఏం చేశారని ఇప్పుడు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. అయితే దీనినే ఆసరాగా తీసుకొని చాలామంది మోసాలు చేసేవాళ్ళు ఎప్పుడూ బయలుదేరుతారు. స్వార్థపరులు వీళ్ళంతా, ఈ మోసాలు చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వారితో జాగ్రత్త పడాల్సిందే, ఎవరికైనా తప్పదు, కానీ ఏం చేయలేం. మోసము అని అంటే నమ్మితేనే కదా ఎవరు చేసినా, మరి ఎవరినో ఒకరిని నమ్మక తప్పదు. నమ్మినప్పుడు మోసాలు చేస్తూనే ఉంటారు స్వార్థ బుద్ధులు. అవి ఎవరేం చేయలేరు. దానిని చూసి ధర్మాన్ని దానిని తిరస్కరించకూడదు. ఇది చాలా పెద్ద సూక్ష్మ విషయము. ఇక ప్రదాయము అని అంటే ఒక కుల పెద్ద ఇచ్చేటటువంటిది. ఇక సంప్రదాయము, ఆ సంప్రదాయం అనేటటువంటిది పరమాత్మ. ఈ రెండు ఉపసర్గలివి. సంప్రదాయం అని అంటే పరమాత్మను గూర్చి చెప్పేది. ఆ పరమాత్మ కూడా ఎవరండి, దీనిని సనాతనము అని కూడా అంటారు. సంప్రదాయము సనాతనము. ఈ సనాతనము అనేటటువంటిది కూడా ఏమిటి అంటే సనక, సనందన, సనత్కుమార, సనత్ సుజాతులు. ఈ నలుగురు కూడా ఏది చెప్పారో అది సనాతన సంప్రదాయము. సనా సన అని దాంట్లో ఉంది. అయితే ఇప్పుడు వాడుకలో ఏమైపోయిందనంటే సనాతన సంప్రదాయం అని అంటే ఏదో ఆ పూర్వము నుంచి వచ్చేదనే ఒక్క మాటే గుర్తుంటుంది, కానీ ఇలా వీరి ద్వారా వచ్చిందని తెలియదు. మరి ఏమొచ్చిందండి వీరి ద్వారా అని అంటే భాగవతం వచ్చింది. ఈ సనక, సనందన, సనత్కుమార్, సనత్ సుజాతులనే నలుగురి ద్వారా, ఈ నలుగురికి కూడా సంకర్షణ భగవానుడు భాగవతాన్ని చెప్పాడు. ఈ భాగవతాన్ని వాళ్ళు ఆ శిష్యులకు చెప్పుకుంటూ వచ్చారు. ఈ సనాతన సంప్రదాయమే ఇప్పుడు మనకి చైతన్య ప్రభు భాగవత ప్రధానంగా, అలాగే ఇంకా ఉత్తర దేశంలో గౌడీయ మఠము, వల్లభాచార్యులు ఇంకా చాలామంది ఉన్నారు. వీరందరూ కూడా భాగవతాన్ని ప్రధానంగా తీసుకుంటారు. ఇది అసలు సనాతన సంప్రదాయం అని అంటే సంప్రదాయం అన్నా కూడా దానినే అంటారు. కనుక ప్రధానమైనది భాగవతము అని అంటే మనకి ఈనాడు దొరికే భాగవతము ఇది. చాలా మార్పులు చెంది వచ్చింది. వ్యాసమహర్షి 18,000 శ్లోకాలతో రాశాడంటారు. అసలు మొట్టమొదట ప్రజ్యుమ్న భగవానుడు బ్రహ్మదేవునికి 4 శ్లోకాలు చెప్పాడు, చతుశ్లోకి అంటారు. ఆ 4 శ్లోకాలు నారదుడు వ్యాసమహర్షి చెబితే ఆయన 18,000 శ్లోకాలుగా మనకు అందించారు. అది ఒక భాగవత ప్రచారం. అది ఇక రెండవది సంకర్షణ భగవానుడు పాతాళంలో. ఇది ఎక్కడో ఊర్ధ్వలోకంలో చివరిదైన బ్రహ్మలోకంలో జరిగినటువంటిది. అది అయితే ప్రజ్యుమ్నుడు బ్రహ్మదేవునికి అధహ శాంతము కిందలో ఉన్నటువంటి పాతాళమునందు సంకర్షణ భగవానుడు చెబితే విన్నారు వీళ్ళందరూ. వీరు ఆ వరుసనే వచ్చింది వీరికి ఆ సంప్రదాయము. ఆ తర్వాత వీరి నుంచి వచ్చినటువంటిది భాగవతం కథలుగా చెప్పుకునేవాళ్ళు. అయితే తర్వాత చాలా దీంట్లో వచ్చి కథలు చేరినవి అన్నీ కథలే, అవి 100% జరిగినవి కాదు. ఆ కథలని అలా చెప్పుకునేవాళ్ళు. దాని నుంచి పరమాత్మ ఉంటాడు. ప్రతి అడుగడుగునా కూడా ప్రతి కథలోనూ ప్రతి పదములోనూ పరమాత్మకి అర్థం వస్తుంటుంది. అలా చెప్పగలిగిన వాళ్ళు ద్వారా వినాలి భాగవతాన్ని. అందుకే భాగవతం అని అంటే విద్యావతాం భాగవతే పరీక్ష అన్నారు పూర్వం పెద్దలు. అతడి విద్య ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే భాగవతం చేతికిచ్చి చెప్పమనండి, అప్పుడే తెలుస్తుంది అన్నారు. అంటే పరమాత్మకు అన్వయించి మొత్తం అన్నీ కూడా, అక్కడ ఏ రాజు లేడు, ఏ కథ కాదు అది, నిజానికి బయటికి కనిపించే కథ వేరు, అంతరం భాగంలో ఉన్నటువంటిది పరమాత్మకు అంకితమైపోవటమే దాని భావం. చిట్ట చివరికి వచ్చి దాన్ని ఎంత తెలుసుకున్నా సరే పరమాత్మ యందు ప్రేమ, నీ ఏ భావమైనా పరమాత్మకే, నీకు భయం కలిగినా పరమాత్మే, కామం కలిగినా పరమాత్మే, అలా చెప్పారన్నమాట ఆ భాగవతాన్ని. నీకు ఏ భావం కలిగినా, కోపం వచ్చినా పరమాత్మ మీదే చూపించు, ఏ భావం నీలో వచ్చినా పరమాత్మ మీదే చూపించు, పరమాత్మనే ఆలోచించు, పరమాత్మనే దర్శించు. ఇదే మొత్తం చెప్పినటువంటిది ప్రేమ. ప్రేమ పరమాత్మ యందు ప్రేమ అంటే ఇష్టము, అదే భక్తి. మనం ఎన్ని రకాలుగా ప్రపత్తి అన్నా అదే, సర్వము ఆయనకి అర్పిస్తేది ప్రపత్తి. కనుక ఇది సంప్రదాయము. ఇదండి ఆచారము, సంప్రదాయము, సదాచారము, మంచి ఆచారము అది. అది అంటే ఎవరు చెప్పినా మార్చుకుంటుంటారు. సదాచారము అనేది ఇంకొకరి నుంచైనా తీసుకుంటారు. ఈ సంప్రదాయం అనేది మరొకరి నుంచి తీసుకోవాల్సిన పని లేదు. కేవలము కూడా భాగవతమే అందరికీ, ఈ యొక్క ఈ భూమి మీద ఉన్న వారికి అందరికీ కూడా భాగవత గ్రంథమే శ్రోతవ్యము, మంతవ్యము, పఠనీయము, కీర్తనీయము, అన్నీ భాగవతమే. మరి తర్వాత తర్వాత ఏమైపోయినాయంటే మిగిలినవన్నీ కూడా తర్వాత వచ్చినవి, వచ్చి క్రమక్రమంగా అనేక రకాల మార్పులు చేసేసి భాగవతాన్ని కూడా వక్రీకరించి చెప్పే మహానుభావులు ఇంకా ఉన్నారు. మరి కలికాలము అంటారో ఏమో మనకు తెలియదు. అదిగో అలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇక మరి సంస్కృతి అంటే ఏమిటండి? మనకి సంస్కృతి ఉంటుంది, సంస్కృతి సంప్రదాయం అంటారు. సంస్కృతి అంటే ఏమిటనంటే ఎప్పటికప్పుడు మార్పులు చేయటం సంస్కృతి, మార్పులను చేసుకుంటూ వచ్చేది సంస్కృతి. ఒక ఉదాహరణకి పూర్వకాలంలో వాళ్ళకి తెలిసినటువంటి పిండి వంట ఏమిటనంటే సలిమిడి, ఒడ్లు దంచటము, బెల్లం పాకం పట్టటము, ఆ పిండి దంచి అది కలుపుకోవటం, అదే సలిమిడి. అదే వారికి అప్పటికి పిండి వంట. అలాగే స్వీటు, ప్రతిదానికి స్వీట్ కావాలంటారు కదా, ఆ తీపి, తీపి అంటారు, తీపి కబురు, తీపి మాట, ఏదైనా సరే తీపి, తీపి చేయి, నోరు తీపి చేయి అంటుంటారు. ఆ సలిమిడే వాళ్ళది. కానీ ఇప్పుడు ఆ ఒకే తీపి, ఒకే బెల్లపు పాకము ఎన్ని రకాలుగా మారిపోయినాయి, ఎన్ని స్వీట్లు వచ్చేసినాయి, ఎన్ని రకాలు వచ్చినాయి. ఇవి మనకి ఇప్పుడు పెట్టేటప్పుడు ఒక ఆడపిల్లను పంపించేటప్పుడు కానీ, గర్భవతిగా ఉన్నప్పుడు సేమంతాలకు కానీ, అలాగే పెళ్ళై పంపించేటప్పుడు కానీ, బిడ్డ తల్లిగా వెళ్ళేటప్పుడు కానీ ఈ పంపిస్తూ ఉంటారు సారెలు అంటూ. దానిలో ఉంటుంది ఈ సలిమిడి. ఇప్పుడు ఇది ఎన్నో రకాలుగా మారి ఎన్నో రకాలైనటువంటి స్వీట్లు పంపిస్తూ కూడా సలిమిడిని కూడా పెడతారు దాంట్లో. ఎందుకు అని అంటే అది అదేమో సదా సంప్రదాయమో ఆచారమో, ఈ మార్పులు వచ్చిన సంస్కృతి. ఏది ఇన్ని రకాలైనటువంటి స్వీట్లను తీసుకుని పోయేది సంస్కృతి. అలాగే పెళ్ళిళ్ళల్లో ఎన్ని వచ్చినాయి, మొట్టమొదట్లో పాణిగ్రహణం అంటే చేత్తో చేపట్టుకోవటమే. ఇప్పుడు ఎన్ని రకాలు వచ్చినాయి, ఎన్నో వచ్చేసినాయి. అసలు ఈ మంత్రాలు వెనక్కపోయినాయి, మంత్రాలు చదివే వాళ్ళు వెనక్కపోయారు, వీడియోలు ముందుకు వచ్చినాయి. తర్వాత చూసుకోవాలి, అప్పుడు జరిగేదాన్ని తర్వాత చూసుకోవాలి. ఇదంతా సంస్కృతి, ఏది తప్పు కాదు. ఆ పేటల మీద ముందే కూర్చోబెడతారు, లేకపోతే కుర్చీల్లో కూర్చోబెడతారు, జీలకర్ర బెల్లం పెట్టక ముందు ఎలా కూర్చోబెడతారు, ఇలాంటివన్నీ కూడా ఏమీ అవసరం లేదు. ఇది మొత్తం అంతా సంస్కృతి, ఇది మన సంస్కృతి, మారినటువంటి సంస్కృతి. దీన్ని స్వాగతించాలి. దీన్ని ఏదో పిడివాదము అని అంటారు. ఏదో పూర్వకాలం వాళ్ళు కొందరు ఉన్నారు, ఇంక ఎప్పటికీ కూడా ఆటనే పట్టుకుని ఏలాడేవాళ్ళు. పెళ్లికి ముందు భార్యాభర్తలు ఇద్దరిని అసలు జీలకర్ర బెల్లం పెట్టుకోకుండా ముఖాలు చూస్తారా అంటారు కొందరు. టీవీల్లో ఎక్కి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ ఇష్టం అది. చెప్పించుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ ఇష్టం అది. వినేవాళ్ళు చాలామంది ఉన్నారు, చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం అవసరం లేదు. కాలాన్ని బట్టి వచ్చినటువంటి ఇప్పుడు మనకి ఎవడు ఏం చేయట్లేదండి. ఈ అధునాతన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎవడు ఉపయోగించట్లా, సనాతన సంప్రదాయము ఏదో సదాచారం అని చెబుతారు. నూతిలో నీళ్లే కానీ ఆయన స్నానం చేయడండి, చెన్నై నుంచి వట్టన్నాడండి అన్నారు. నూతిలో నీళ్లతోనే స్నానం చేస్తాడంట, పైపు నీళ్లతో చేయడట. నిజమే, మరి పైపు నీళ్లతో చేయడు, నూతి నీళ్లు పాత. మరి చెన్నై నుంచి ఎలా వస్తున్నాడండి, రైలు ఎక్కువ వస్తున్నాడా, విమానమా, బస్సా, ఏదో ఒకటేగా మరి నడిచి వస్తాడా. మరి పూర్వకాలం నడిచే వచ్చేవాళ్ళు, మరి అవి ఏమి చేయరు, విమానాలు ఎక్కుతున్నారు, అన్ని ఆధునిక యంత్ర సామాగ్రి మొత్తాన్ని ఉపయోగిస్తున్నారు. తప్పేంటి అసలు, పూర్వం నుంచి వచ్చిందే కదా మన పెద్దలు చెప్పినటువంటిది. ఇంకా వెనక్కి నువ్వు ఎక్కడికో పోతానంటావేంటి, తీసుకుపోయేది ఇవన్నీ కూడా వెనక్కి తీసుకుపోతున్నారు, అది చాలా పొరపాటు. అలా చేయకూడదు, అసలు వెనక్కి వెళ్ళకూడదు, ముందుకే వెళ్ళాలి. అయితే ధర్మం అనేది ఎప్పుడు కూడా దాన్ని ఆచరించాలి. ధర్మం అనేది ఎప్పుడు ఏమిటయ్యానంటే ఎదుట వాడికి కీడు జరగకూడదు నువ్వు చేసే పని ద్వారా. నీకు మేలు జరగాలి, ఇతరులకి మేలు జరగాలి, అలాంటి పనులు చేసుకో. అదే ఎప్పుడైనా సరే మన పూర్వులే కానీ ఇప్పుడుంటే ఇంకా బాగా అనుభవించేవాళ్ళు ఈ ఆధునిక యంత్ర సామగ్రిని, ఆధునిక వస్తువులను ఎవరు నోరు కట్టుకుని మూతి కట్టుకుని ఉండేవాళ్ళు కాదు. అన్నింటినీ కూడా అనుభవించాల్సిందే, అన్ని వస్తువులని కూడా ఉపయోగించాలి, ధర్మం ఉండాలి, అంది కావాలి. కానీ కొన్నేమో తప్ప మరి ఆధునికమైన వాటి అన్నిటి లిఫ్ట్లు వాడట్లేదా? ఎవరు వాడట్లేదు అసలు, ఏ వస్తువులైనా వాడుతూనే ఇలా చెబుతూనే ఉంటారు, మరి వింటూనే ఉంటారు. ఇది ఒక విచిత్రం, ఇది ఏమిటో కలికాలం, ఇది కూడా ఒక కలికాలం. కనుక సంస్కృతి అని అంటే మార్పులను చేసుకునేది సంస్కృతి, దాన్ని స్వాగతించాలి. ఇక ఇవి దాదాపుగా వీటిల్లో రెండు. ఒకటి, ఈ ఆచారాలు సంస్కృతులు అన్నీ కూడా శరీర సంబంధమైనవి. ఇక జ్ఞానము ఇంకోటి ఉన్నది మోక్ష సంబంధం, సత్సంప్రదాయము మోక్ష సంబంధం. ఇవి కావాలి, వీటిని ప్రధానంగా తీసుకోవాలి. కనుక భాగవతం ప్రధానం, అలాగే రామాయణంలో రామకథ, వాల్మీకి మహర్షి మొదటగా రాసినటువంటిది, ఇది చాలా గొప్పది. కనుక దీనిని కూడా దీన్ని మనము గ్రహించాలి అన్నమాట. ఆ భాగవతంలో కూడా ఈ రామాయణ కథ ఉంటుంది, భాగవతంలో కూడా రామాయణ కథ ఉంటుంది, అలాగే భారతంలో రామాయణ కథ ఉంటుంది. తర్వాత మన సంస్కృతి మన ధర్మానికి చెప్పినటువంటిది భారతము, అలాగే ఈ ఆచారాలకు చెప్పినటువంటిది సంస్కృతికి చెప్పినటువంటిది రామాయణము, సనాతన సంప్రదాయం భాగవతము. మూడు గ్రంథాలు కూడా మనకి ప్రధానంగానే ఉన్నాయి. దానిలో నారాయణుడిని గురించే చెప్పినాయి, నారాయణ కథామిమాం అంటాడు భారతాన్ని వ్యాస మహర్షి. అలాగే రాముడే నారాయణుడు, కృష్ణుడే నారాయణుడు అసలు. కనుక ఈ మూడు గాథలలో ప్రధానంగా రామకథ, కృష్ణ కథ మనం దాదాపు ఈ రెండు చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఇలా క్రమంగా ఇంకా తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ఈ శ్లోకం కూడా పూర్తిగా కాలేదు. జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ.